36 దుర్వాసనలను ఆపడమెలా? రామ, ఇక నీ విషయం వదిలేసి సామాన్య విషయానికి వస్తే, పూర్వజన్మ వాసనలు అంటే పూర్వజన్మ సంస్కారాలు అంటే పూర్వకర్మ వల్ల ఈ జన్మలో మనస్సులో కలిగే భావాలు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి శుభవాసన, రెండు అశుభవాసన. ఒకవేళ నీకు శుభవాసనలే వారసత్వంగా సంక్రమించి వస్తే నువ్వు త్వరగా మోక్షాన్ని చేరుకోగలుగుతావు. ఒకవేళ అశుభవాసనలే నీకు సంక్రమించి వస్తే అవి నిన్ను సంసార బంధనలోకి అధికంగా తోస్తూ ఉంటే వాటిని నువ్వు బలాత్కారంగా జయించాలి. దానికోసమే నీవు ఈ జన్మలో మంచి వాసనలు సంపాదించుకోవాలి, మంచి కర్మలు చెయ్యాలి. అదేమిటండి, వెనకాల జన్మనుంచి వారసత్వంగా వచ్చిపడుతున్న దుస్సంస్కారాలు ఇప్పుడు నేను వద్దంటే అగుతాయా, ఇప్పటి నా ప్రయత్నాలకు లొంగుతాయా అంటావేమో. ఇక్కడ ఒక రహస్యం ఉంది. ఏమిటంటే, పూర్వ సంస్కారాలన్నీ విత్తనాల వంటివి. విత్తనాలు వాతావరణం అనుకూలిస్తేనే మొలకెత్తుతాయి. అలాగే విత్తనాల వంటి నీ పూర్వజన్మ దుస్సంస్కారాలు ఈ జన్మలో నీకు వారసత్వంగా వచ్చినా వాటికి అనుకూలమైన వాతావరణం కలిసి వస్తేనే అవి కార్యరూపంగా మొలకెత్తగలవు. ఉదాహరణకు, ఒకడికి పూర్వ సంస్కారం వల్ల దొంగతనం చేసే ప్రవృత్తి ఉందనుకో, సంస్కారరూపమైన ఆ ప్రవృత్తి కార్యరూపంలోకి రావాలంటే వాడికి దుస్సాంగత్యం అనే వాతావరణం కలిసి రావాలి. అలాంటి దుర్జన సాంగత్యం వాడికి దొరక్కపోతే వాడికి చెడు సంస్కారం ఉన్నా చెడు పని జరగదు. అందుచేత ఎవడైనా ఒకడు తనకు దుస్సంస్కారాలు వారసత్వంగా పూర్వజన్మ నుంచి సంక్రమించాయని గుర్తుపట్టగలిగితే వాడు తక్షణమే సత్సాంగత్యం చెయ్యాలి, సత్శాస్త్రాలు అభ్యసించాలి. అలా నిరంతరంగా వదిలిపెట్టకుండా చేస్తే లోపల ఉండే దుస్సంస్కారాలనే విత్తనాలు క్రమక్రమంగా ఎండిపోయి చివరికి తాలు తప్ప కింద మారిపోతాయి. అలా మారిపోయిన తరువాత ఇక మళ్లీ చెడు వాతావరణం కలిసి వచ్చినా కూడా అవి మొలకెత్తవు. ఆయసర్ 46. కాబట్టి రామ, నేను జన్మాంతర సంస్కారాలకు బానిసనే పడి ఉన్నాననే బెంగ దిగులు నీకు అక్కర్లేదు. ఇలాంటి బెంగ వల్ల ఒక ప్రమాదం ఉంది. ఈ బెంగ ఉన్నవాడు చవటతనంలో పడిపోయి ఈ జన్మలో మంచి సంస్కారాల కోసం కృషి చెయ్యడు. అందువల్ల ఓ రామా, నువ్వు అలాంటి బెంగలో పడక దృఢ చిత్తంతో మంచి ప్రయత్నం చెయ్యి.